சரசாலாட சகியா நா தோராவா. సింధితనవంతుగా చలిగాలి తరిమింది చలి చెంతగా, పడుచు ప్రయాణ పడితే ఇవాన పరవసలేగమైనా. సరేలేవే సఖియా నా తోరావా. వణికేటి పెదవుల్లో వలపుందిగా, నీ పెదవితో వరస కలిపిందిగా, లేత హృదయాలు ఏకమయ్యేలా లేఖ రాస్తుంది వాన. కాదా